యేసు నా యేసు యేసు యేసు నా యేసు పరిశుద్ధాత్మ నా దైవమా వీంచేసిరావయ్యా పరిశుద్ధాత్మ నా దైవమా వీంచేసిరావయ్యా నీ ఆత్మతో నింపుమయా హృదయము కరిగించు దేవా పాపపు పెదవులను శుద్ధి చేయుము కఠిన హృదయము కరిగించు దేవా పాపపు పెదవులను శుద్ధి చేయుము వాక్యము నా హృదిలో నింపుము అగ్ని జ్వాలవై మాపై దిగిరమ్ము పవిత్ర వాక్యము నా హృదిలో నింపుము అగ్ని జ్వాలవై మాపై దిగిరమ్ము